జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్ధవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, రామచంద్రస్వామి ఎలా మాయామృగము వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు, ఆయన కనిపించి కనిపించక అలా పోతూ ఉంటే దృష్ట్వా రామో మహాతేజాః తం హంతుం కృతనిశ్చయ, ఇది దొరకదు అని నిశ్చయించుకున్నాడు, దాన్ని చంపటమే అని ఆ బాణాన్ని ఎక్కుపెట్టి వదిలేశాడు. ఆ బాణాన్ని, బాణం వదలటము, అది వెళ్ళి మృగానికి తగలటము, అది చచ్చి పడటము, రాక్షస రూపాన్ని ధరించటము, సీతా లక్ష్మణ అంటూ ఆకృష్యచ మహాస్వనం పెద్ద ధ్వని చేసుకుంటూ పడిపోయింది. మమార చనిపోయాడు, రాక్షసుడు చనిపోయాడు. ఒక్కసారి నిర్విణ్యుడైపోయాడు రాముడు. లక్ష్మణుడు చెప్పనే చెప్పాడు, ఇది రాక్షస మాయ అని. అక్కడేం జరుగుతుందో అని చెప్పి గబగబా వెనక్కు తిరిగి ఆయన వస్తూ ఉన్నాడు. ఆర్తస్వరంతు తం భర్తురు విజ్ఞాయ, భర్త యొక్క ఆర్తస్వరము అని చెప్పి విన్నది సీతమ్మ. ఉవాచ లక్ష్మణం సీతా గచ్చ జానీహి రాఘవం నహిమే హృదయం స్థానే జీవితం వా అవతిష్ఠతే. విన్నావా లక్ష్మణ, మీ అన్నగారి గొంతది ఏమైందో, ఏం ప్రమాదమో, ఆయన లేకపోతే నేను బ్రతికేదే లేదు అని అంటూ వెళ్ళి వెళ్ళి త్వరగా అంటే కాదమ్మా అని చెబుతూ ఉన్నాడు ఆయన. అవధ్య సమరే రామో, ఇదేమిట మా తల్లి, అసలు యుద్ధమునందు రాముడు వధింపబడేవాడా, రాముడు అవధ్యుడు, ఆయన బలము అనివార్యము అని చెప్తే ఏమీ వినలేదు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అనేక విధములైనటువంటి దుర్భాషలు పలికింది ఆ తల్లి, చెప్పలేని మాటలవి. కానీ వినలేకపోయాడు లక్ష్మణుడు. తయా పరుషముక్తస్తు కుపితః, మరి ఆ పరుషమైన మాటలు, కోపం వచ్చింది అయినా ఏం చేస్తాడు, ఏమీ చేయలేక సరే వెళుతూ ఉన్నాను అని చెప్పి జాగ్రత్త అని చెప్పి బయలుదేరి ఆయనట్టు వెళ్ళిపోయాడు. అలా కోత పెట్టుకు అందని దూరం వెళ్ళే వరకు కూడా ఆగాడు రావణుడు. చూస్తూ ఉన్నాడు అక్కడ, వెంటనే వాడు మాయా సన్యాసి వేషాన్ని వేసుకొని భవతీ భిక్షాందేహి అంటూ వచ్చేశాడు ఆశ్రమం ముందుకి. సరే, ఆమె ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నది, మళ్ళీ కేకలు వేశాడు. అలా మళ్ళీ ఆమె తేరుకుని స్వాగతాన్ని పలికింది. అయ్యా దయచేయండి, దయచేయండి, కూర్చోండి, సాధువులన్నా సన్యాసులన్నా మా వారికి చాలా ఇష్టం. అంటే ఎవరమ్మా, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే తల ఆ విషయాలన్నీ కూడా చక్కగా పోసగుచ్చినట్టు చెప్పిందామె. ఆ తర్వాత మరి నన్ను అడగవేమి అని అంటే, మీరు మహాత్ములు అతిథులు అని అంటే కాదు అని చెప్పి ఆ హస్తే హస్తం సమాసాజ్య చేతితో చేతిని అలా కొట్టాడు. అయ్యే ఇంద్రజాలాలు మరి ఏమిటో, అవన్నీ కూడా పూర్వం అలా ఇంద్రజాలాలు చాలా ఉండేవి, ఇప్పటికీ చాలా ఉన్నవి ఇంద్రజాలాలు. ఆ చేతితో చేయి కొట్టగానే తన మామూలు రూపం వచ్చేసింది, భయంకరమైనటువంటి రూపం. దాన్ని చూసేటప్పటికే సీత ఆమె పడిపోయింది. పడిపోయేటప్పటికి ఆమెను పట్టుకున్నాడు. ఇంకా ఆలస్యం చేయటం కాదు అని చెప్పి తల క్రింద ఒక చెయ్యి వేశాడు, ఆ వెనక భాగాల్లో ఒక చెయ్యి వేసి పట్టుకున్నాడు. పట్టుకుని బుధఖే రోహిణీమివా, ఆకాశం మీద రోహిణి నక్షత్రమును బుధుడు పట్టుకున్నట్లుగా, ఆక్రమించినట్లుగా పట్టుకున్నాడు అన్నారు. జగ్రాహ రావణ సీతాం బుధఖే రోహిణీమివా, జగ్రాహ అలా పట్టుకున్నాడు, పట్టుకుని తన రథం మీద పెట్టుకున్నాడు. ఆమె కేకలు వేస్తూ ఉన్నది, రాముని భార్యను దశరథ చక్రవర్తి కోడల్ని ఇలా ఎవడో తీసుకుపోతూ ఉన్నాడు అంటూ. అయితే ఇక్కడ చాలామంది ఏదో గడ్డ ప్రలగించాడనేవాళ్ళు, అగ్ని సీత మీ మాయ సీత అనే అనేక కథలు వచ్చేసినవి, అన్నీ కల్పితాలే. పామరులు పామరులుగా కల్పించారు, పండితులు పండితులుగాను కల్పించారు. పామరులు ఆగో ఈ రామాయణమేది, రంగనాథ రామాయణం అవన్నీ కూడా ఇలాంటి వాటికి పుట్ట. అది ద్విపద కావ్యము, పామరులు పాడుకుంటూ ఉండేవారు. ఆ కావ్యం అది. అలా ఇంకా అనేక రకాలుగా పాటలతో పాడుకోవటము, వాళ్ళు కావలసినన్నీ అసలు కవి అంటేనే కల్పించటమే పని. అలాగే పండితులు వాళ్ళు ఎన్నో పురాణాలు కల్పించి పారేశారు, దీంతో ఎన్నో కల్పించేసి తీసుకొచ్చేసి ఎక్కడో ముడిపెట్టేసేసారు. అవన్నీ కూడా వారి వారి ఇష్టానుసారంగా వారు వారు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఇంకా చాలామంది వాళ్ళు చెప్పేది ఏమిటనంటే రావణుని 10 తలలు 10 ఇంద్రియాలు అని, అలాగే వాడి ప్రాణాలు, ఆ ప్రాణములు అదే అది మనసు, ఇక సీతమ్మ అంటే జీవుడు, లక్ష్మణస్వామి బుద్ధి, బుద్ధి మాట వినలేదు అందుకని మనస్సు మాట వినేటప్పటికీ సీతమ్మ, జీవుడు లంకకు వెళుతూ ఉన్నాడు. లంక అంటే అది ఒక సంసారమే, అది సముద్రంలో ఒక దీవిలాగా, సంసారం అనేటటువంటిది ఒక సముద్రం, అలా చెబుతూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు. మా సామాన్యులే కాదు, వేదాంత దేశకులు వారు కూడా చెప్పారు ఈ మాట, ఆయన కూడా ఇదే చెప్పాడు. కనుక ఇలా ఆలోచించిన వాళ్ళు ఇలా ఆలోచించారు, ఎవరికి ఏది ఇష్టమైతే వారు దానిని తీసుకోవచ్చు, నేనేమి చెప్పేవాడిని, నాకు తెలిసింది చెప్పటమే, వీటన్నిటినీ గురించి ఏ విధమైనటువంటి నిర్ణయము నేను తీసుకునేవాడిని కాదు. ఆ రాముని దయ అనుకుంటూ, రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేనంటూ ఉంటమే తప్ప చెప్పటం వరకు చెప్పటం నా వంతు. అలా ఆమె కేకలు వేస్తూ ఉంటే ఒక చెట్టు మీద పడుకుని నిద్రపోయేటటువంటి జటాయువు లేచాడు. లేచి ఎవడరా ఎవడరా అంటూ కేకలు వేసి, నేనుండగానేనా అంటూ వాణ్ణి కాళ్ళతో తన్ని కిరీటాలు పగలగొట్టి రథాన్ని విరగగొట్టి సారథిని చంపేసి గుర్రాలని గాడిదలను చంపేసి అలా చిన్నాభిన్నం చేస్తే సీతమ్మను అక్కడ ఒక దించి కత్తి తీసుకొని రెక్కలు నరికేశాడు. రెక్కలు నరికిస్తే ఇంకేం చేయలేడు కదా, గృధ్రరాజు మహాబలుడు ఏమీ చేయలేడు, పత్రరథుడైన పడిపోయాడు పత్రరథుడు. మళ్ళీ ఆ సీతమ్మని పట్టుకునే వెళ్ళిపోయాడు రావణుడు. ఆకాశ గమనం వాడిది, అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. పోయేటప్పుడు ఆమె చూసింది ఎక్కడో కొంతమంది కింద కనపడుతూ ఉన్నారు వానరులు. కొన్ని ఒక పార్శ్వంలో ఉన్న నగలు తీసి ఒక చీర చించి దాంట్లో మూట కట్టి తన భాషలోనే చెబుతుంది, దశరథ చక్రవర్తి కోడలు కోసల దేశ భాష, రాముని భార్యను నేను ఇలా నన్ను అపహరించుకుని పోతూ ఉన్నాడు వీడు, నన్ను కాపాడండి, నా భర్తకి చెప్పండి అని అంటూ వేసేసింది. అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రావణుడు లంక తీసుకుపోయి తన అంతఃపురాన్ని అంతా చూపించాడు. ఇదంతా నీదే ఏలుకో అమ్మా అని చెప్పినట్లుగా మనకి మహేశ్వర తీర్థీయంలో ఆయన రాస్తారు. ఆ తర్వాత అంతా చూపించి అశోకవనంలో పెట్టేశాడు ఆమెను. ఒక చెట్టు క్రింద అక్కడ కొంతమందిని కాపలా పెట్టేశాడు. ఒక 8 మంది గూఢచారులను పంపించాడు. అక్కడ రాముడు ఏం చేస్తూ ఉన్నాడో చూడండి అని, అంటే గూఢచారులు వచ్చేసారు ఇక్కడికి ఈ రాముని యొక్క పరిస్థితి తెలుసుకోవటానికి. ఇక్కడ ఎలా ఉన్నది అని అంటే, లక్ష్మణుడు పరుగులు తీసుకుంటూ ఈయన అటు పరుగులు తీసుకుంటూ, ఆయన అటు నుంచి వస్తున్నాడు ఈయన ఇటు నుంచి వెళ్తున్నాడు, కలుసుకున్నారు. అయ్యో నేను అనుకున్నంత అయ్యింది లక్ష్మణ, ఏమిటయ్యా ఇలా ఈ పని చేశావు, అంటే ఏం చేయమంటావు అన్నా నన్ను, నన్ను ఏం చేయమంటావు, నరాని మాటలు పలకరాని మాటలు పలికింది, అయితే మాత్రం అయినా నేను ఇంక వినలేక వచ్చేసాను, నన్ను క్షమించమన్నాడు, ఇంకా అంతకు మించి ఇంకేం చేయగలడు. సరే ఇద్దరు పరుగులు తీసుకుంటూ వచ్చేశారు. వస్తే ఎవరున్నారు ఇక్కడ, లేదు సీత, ఎటు వెళ్ళిందో అని అంటూ, ఆ గోదావరికి వెళ్ళిందా, నీళ్ళు తాగటానికి వెళ్ళిందా, పూలు కొయ్యటానికి వెళ్ళిందా అంటూ మొత్తం అంతా సీత సీత సీత అంటూ కేకలు వేసుకుంటూ తిరిగాడు. తిరిగి తిరిగి తిరిగి ఎక్కడ కూడా ఏమీ కనిపించలేదు, జాడలేదు, కేకలు వేసుకుంటూ పరుగులు తీసుకుంటూ వస్తే జటాయువు కనిపించాడు ఇక్కడ. అది ఒక రాక్షసుడు అనుకున్నాడు ఆయన, రక్తంతో కనిపించాడు, వీడు తినేసి ఉంటాడు, ఎవడో రాక్షసుడు తినేశాడు, అదిగో రక్తాన్ని కూడా కక్కుతూ ఉన్నాడు అని చెప్పి బాణాన్ని తీస్తే కొట్టబోతూ ఉంటే అక్కడ కొనప్రాణమో ఉన్నది. రామా రామా అంటూ ఉన్నాడు. దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మాటలు విని, అయ్యో జటాయువు ఏమిటిది అని చెప్పి ఆ జటాయువును పట్టుకుంటే, ఎక్కువ సమయం ఇక నేను బ్రతికేది లేదు, విందో నామ ముహూర్తము విందా అంటారు, ఆ ముహూర్తం మరి ఎంత లెక్క వేశాడు జటాయువు, మహాజ్ఞాని కనుక మరి అప్పుడు ఏం లేవు కదా, ఏ ముహూర్తాలు అసలు ఏ ఘడియలు ఏమిటో కూడా సామాన్యులకేమీ తెలియదు. ఈ ముహూర్తంలో సొమ్ము అపహరించినటువంటి వాడి దగ్గర సొమ్ము ఉండదు, ఎవరిదైతే పోతుందో వారికే తిరిగి వస్తుంది. ఆయుష్మాన్ అంటూ దీవించాడు. అదే జటాయువు చేసేటటువంటి ఉపకారము అన్నమాట. అలా ప్రాణాలను బిగబట్టి చెప్పాడు ఆ తీసుకుపోయినటువంటి వాడు దశకంఠుడు. వాడు లంకేశ్వరుడు, నీ భార్య నీకు దొరుకుతుంది, నువ్వు తెచ్చుకుంటావు అని చెప్పి రాముని చేతిలో ప్రాణాలు విడిచిపెట్టేశాడు. చాలా దుఃఖించాడు రాముడు. అయ్యో ఎంత కష్టం వచ్చి పడింది నాకు, ఎంత కష్టం ఇది, ఆ రాజ్యము నష్టం, వనేవాస ప్రాప్త రాజ్యం పోయింది, ఆ వనవాసం ప్రాప్తించింది సీతా నష్ట, పత్రరథో నష్ట సీత కనపడకుండా పోయింది. అన్నింటికంటే నాకు ఎక్కువ బాధ కలిగించేటటువంటిది జటాయువు, నా తండ్రి స్నేహితుడు, ఈయన కూడా నా కోసం ప్రాణాలు అర్పించాడే, ఏమిటిది విధి ఈ దైవము అని బాధపడ్డాడు రాముడు. ఎక్కువ బాధపడ్డాడు, సీతమ్మ కనిపించలేదనేది కూడా కాదు, జటాయువు ఇలా చనిపోయాడు అని చెప్పి బాధపడి అతనికి ఔర్ధ్వ దైహిక క్రియలు సమిధలు అన్నీ కూడా చేర్చి అగ్నిని ఆయనకి పెట్టాడు. తల కొరివి అంటారు కదా, అలా అగ్నిని పెట్టి అగ్నికి అర్పించి ఆ తర్వాత అంతా కూడా అదంతా ఎత్తిపోసి ఆ గోదావరి నదిలో యాచ భూమి ప్రదాయినాం, భూమి దానము చేసినటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వారు వెళ్ళేటటువంటి ఆ లోకాలకు గచ్చ లోకాన్ అనుత్తమాన్ అన్నాడు ఆయన. భూమి దానాలు చేసిన వాళ్ళు అందరూ కూడా పొందే లోకాలను దాటి అనుత్తమమైనటువంటి లోకము, అంటే అనుత్తమ అంటే యస్మాత్ ఉత్తమో నభవతి, దేనికంటే ఉత్తమమైనది లేదో అది అనుత్తమము అంటారు, అంటే పరమపదము, అక్కడికి వెళ్ళమని చెప్పి ఆయన తిలోదకాలు వదిలేశాడు. వెళ్ళిపోయాడు జటాయువు. ఆ జటాయువుని కూడా మోక్షప్రదానం చేసి ఇక వెదకటానికి బయలుదేరుతూ ఉన్నారు. అనేక విధములుగా దుఃఖిస్తూ ఉన్నాడు రాముడు ఆ సీత కోసం. ఈ చారులు అన్నీ కూడా తెలుసుకున్నారు, తెలుసుకొని తిరిగి వచ్చి చెప్పారు రావణాసురునికి. ఇంకేమున్నది, పిచ్చెక్కిపోయింది, ఇక రాముడిక మామూలు మనిషి కాలేడు అని అంటే అతడు కూడా దిగులు లేకుండా ఉన్నాడు రావణుడు. అయిపోయింది, ఇంకేం పర్వాలేదు, మనం ఏమి అనుకున్నామో అది జరిగింది అని చెప్పి రావణుడు సంతోషిస్తూ ఉన్నాడు. సరే ఇలా ఇక్కడ వస్తూ ఉన్నారు వీరు, వెతుకుతూ వెతుకుతూ కూడా మహాదంష్ట్ర లేలిహానములు వృక్ష సింహ మృగ ద్వీపం అనేక జంతువులు ఉన్నటువంటిది అడవి. ఆ అడవిలో కేకలు వేసుకుంటూ వెతుకుతూ వస్తూ ఉన్నారు వారు. సరే అక్కడ చాలా దూరం వచ్చిన తరువాత కబంధుడు ఒక రాక్షసుడు ఉన్నాడు అక్కడ. వాడు పెద్ద బాహువులు చాలా దూరం పోతాయి, ఆ బాహువులతో సాసి పట్టుకున్నాడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా పట్టుకుని లాగేస్తూ ఉన్నాడు. ఇదేమిటి ఎలా పోతూ ఉన్నారు అని చెప్పి చూస్తూ ఉండగానే, పానీ మనం కూడా ఇంకా ముందుకు పోతూనే ఉంటాం, తెలుస్తూ ఉంటుంది అన్నారు. అక్కడికి వాళ్ళు లాగేటప్పటికీ చివరికి వెళ్ళారు. అక్కడ చూస్తే వికృతాకారము, వాడికి తల లేదు. ఆ తర్వాత కింద పొట్ట ఎక్కడో బొడ్డు దగ్గర ఎక్కడో ఉంది, అక్కడ తల అక్కడ ఉంది, పొట్టలో తల ఉందన్నమాట, పైన లేదు. అలా లోపలేసేసుకుంటాడు ఇక చేతులతో పట్టుకుని నరికేశారు చేతుల్ని. సపపాత మహాబాహు చిన్నబాహు మహాస్వనః చిచ్ఛేద రామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. ఎడం చేయి ఒక ఆయన, కుడి చేయి ఒక ఆయన నరికి పారేశారు. నరికి పారేస్తే అప్పుడు చెప్పాడు వాడు, నన్ను పాతిపెట్టండి, నేను ఒక గంధర్వుణ్ణి, మీకు విషయాన్ని చెబుతాను, ఇప్పుడు నాకైతే తెలియట్లేదు అని అంటే వేద గొయ్యి తవ్వి దాంట్లో పాతేశారు. వాడిని పాతేస్తే అప్పుడు అతడికి పూర్వ స్మృతి వచ్చింది. వచ్చి చెప్పాడు, నేను పూర్వం అలా ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్తే అతడు వజ్రంతో కొట్టాడు, తల వచ్చి కిందకు పడింది, కిందకు దిగిపోయింది అలాగే. బ్రహ్మదేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు, తపస్సు చేస్తే ఇలా ఆహారం తింటూ ఇలా ఉన్నాను, మీరు వెళ్ళండి, ఇంకా దక్షిణానికి వెళ్ళండి, అక్కడ పంపా సరోవర తీరంలో సుగ్రీవుడు అనే ఒక వానర మహారాజు ఉన్నాడు, ఆయనతో స్నేహం చేయండి, ఆయన మీకు ఈ ప్రాంతమంతా తెలిసిన వాడు కనుక మీ భార్యను వెతికి పెడతాడు. అక్కడే మరొక మార్గంలో కొంత దూరంగా ఉంటుంది, లోపలికి శబరి ఉంటుంది, ఆమె దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళండి, ఆ మహాసాధ్వి ఆమె, ఈ చుట్టుపక్కల అంతా కూడా అన్ని ప్రాణులు రక్షింపబడుతూ ఉన్నాయి అని అంటే ఆమె తపస్సే, ఆమె తపస్సు, ఆమె మహాతపస్వి, మతంగ మహర్షి, ఆయన కూడా గొప్ప ఋషి. అంటే వాళ్ళందరూ దక్షిణ ప్రాంతం వాళ్ళు, వీరందరూ కూడా మామూలుగా కులాలుగా చూస్తే ఏదో ఇప్పటి వాళ్ళు ఎవరికి వాళ్ళు వేరువేరు చెప్పేసుకుంటున్నారు, కానీ అప్పటికి మరి దాదాపు వాళ్ళందరూ కూడా నిమ్మన కులాలే. అలా చూసినప్పుడు ఆయన పేరుతోనే మతంగ మహర్షి అని అంటే పేరుతోనే మాదిగా అని, అలాగే శబరి బోయత అని, మరి వాళ్ళందరూ కూడా యోగములు మహా గొప్పగా సాధించారు, పరమాత్మని దర్శించారు, గొప్ప పురుషులు, సత్వగుణము కలిగినటువంటి వారు, అటువంటి వారిని దర్శించమని చెప్పేసి అతడు వెళ్ళిపోయాడు. అలా ఆ మార్గం వెంట, అతడు చెప్పిన మార్గం వెంట వచ్చారు. వస్తే ఆ తల్లి శబరి, తతో రామ శ్రమణీం సంశ్రితవ్రతాం, ఆ శ్రమణి ఆమె తపస్విని, ఆమెను చూశాడు రాముడు. చూస్తే రామచంద్రస్వామిని స్వాగతాలు పలికింది. ఎంతకాలం నుంచి చూశాను రామ, చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన, నీ యొక్క కళ్ళు, నీ యొక్క నేత్రములు, నీ యొక్క దృష్టి నా మీద పడింది, నేను పవిత్రురాలనైపోయాను, 14 సంవత్సరములు ఎదురు చూశాను. ధర్మాత్మా శబర్యా శబరీమిదం రాఘవ ప్రాహ విజ్ఞానే తాము నిత్యం అబహిష్కృతాం, నిత్యము కూడా వివిధం వన్యం సంచితం, వన్యములైనటువంటి ఫలములు అంటే అడవిలో దొరికే వనములలో దొరికే ఫలములు నేను తీసుకుని వచ్చి రోజు కూడా నీవు చిత్రకూటానికి, చిత్రకూటం త్వయి ప్రాప్తి విమానై రతుల ప్రభై, చిత్రకూటానికి నీవు వచ్చినప్పుడు మా గురువులు వెళ్ళిపోతూ చెప్పారు రాముడు ఇక్కడికి వస్తాడు, అతడికి స్వాగతం పలకమని. రోజు మరి నాకేం తెలియదు కదా, ఏ రోజున వస్తావు ఏమిటో నాకేం తెలియదు, ప్రతిరోజు కోసుకొని వచ్చానయ్యా నీకోసము అని చెప్పింది. రోజు కూడా అబహిష్కృతాం, మరి 2వ రోజు నీకు ఎలా పెడతానని, అవి పారబోసి మళ్ళీ కోసుకొని తెచ్చేదాన్ని, ఇలా తీసుకొచ్చాను అని చెప్పింది. ఇక్కడ ఈ ఫలాలను కూడా చాలామంది అదే ఎంగిలి ఫలములు అనే మాట, అది వాల్మీకి అయితే చెప్పలేదు కానీ పద్మపురాణంలో ఉన్నది అని చూపిస్తారు, కొరికి పెట్టింది అని. అలా కానీ వన్యములు ఫలములు అంటూ ఉంది, అడవిలో ఫలాలు నీకు చెట్ల ఫలాలు తెచ్చిచ్చాను అంటూ ఉంది. ఇంకా చాలామంది గొప్పవారు అసలు పొళ్ళే కాదు, శబరిబెట్టిని తపఃఫలాలు అనే మహాపురుషులు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఎవరి ఇష్టానుసారంగా వారు అనుకుంటారు అని చెప్తూనే ఉన్నాం. ఆ పరమాత్మకు లేదా రామునికి కూడా తనని ఆశ్రయించినటువంటి వారికి ఆయన అనుగ్రహించి కులంతో పని లేకుండానే తీసుకుంటాడు. అడవిలోవి కనుక వన్యమని చెబుతూ ఉన్నది తిన్నది. ఇక్కడ ఇంకా కొందరు చెబుతారు గుహుడు తీసుకొని వస్తే తినలేదు, మరి ఇక్కడ శబరి తీసుకొని వస్తే తిన్నది కనుక శబరికి ఆచార్య సంబంధం, గురువులకు శిష్యురాలు కనుక తిన్నాడు అంటారు. ఇదన్ను మళ్ళీ పిచ్చిమాట. గుహుడు తెచ్చినటువంటిది జనపదముల్లో ఉన్నది, రాజా అది జనపదాలు ఊళ్ళలో ఉన్నాయి తినడు రాముడు, అడవుల్లోయే తింటాడు వనవాసం కనుక, వన్యం అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అందుకనుక శబరి బోయత, ఆయన కూడా గుహుడు కూడా అగ్నికుల క్షత్రియుడు కనుక ఆ తేడాలంటూ లేవు. ఇక్కడ వనంలో ఇచ్చింది కనుక తిన్నాడు. ఆ గురువులు చేసినటువంటి పూజలు అన్నీ కూడా చూపించింది, చూపించి రామునికి పెట్టింది ఆహారమంతా. కడుపు నిండా తిను నాన్న, దొరుకుతుంది సేయ తల్లి దొరుకుతుంది, నీవేం భయపడకు బాధపడకు, నీ తమ్ముడు కూడా నీకేమీ పెట్టగలిగిన వాడు కాదు, ఆయనకి అసలు తిండితోనే పని లేదు కనుక అని చెప్పి చక్కగా సవరదీసింది. ఎంత ఆనందించింది, తమ గురువులు చేసినటువంటి పూజలన్నీ కూడా చూపించింది. ఆ తరువాత నాకు అనుజ్ఞ ఇస్తే నేను మా ఆచార్య సన్నిధికి, గురువుల సన్నిధికి వెళ్ళిపోతాను అన్నది. అంటే అలాగే అన్నాడు ఆయన. చూస్తూ ఉండగానే ఆమె అలా వెళ్ళిపోయినట్లుగా చెబుతారు. అలాగే అసలు రామచంద్రస్వామి దహన సంస్కారాలు చేశాడు అని కూడా కొందరు చెబుతూ ఉంటారు. సరే, ఏ విధంగానైనా ఆ తల్లి పరమపదానికి వెళ్ళిపోయింది. అటు పంపాసరస్సుకి బయలుదేరారు రామలక్ష్మణులు. జై శ్రీరామ్, శ్రీరామ శరణమ్మ.